కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః. ఊర్జం ఊర్జం పర్వతే పర్వతే శిశ్రియాణాం శిశ్రియాణాం వాతే వాతే పర్జన్యే పర్జన్యే వరుణస్య వరుణస్య శుష్మే శుష్మైతి శుష్మే అర్భ్య ఓషధీభ్యర్భ్యేభ్య ఓషధీభ్యో వనస్పతిభ్య ఓషధీభ్యోషధీభ్య వనస్పతిభ్యోధి వనస్పతిభ్యైతి వనస్పతిభ్య అధిసంభృతాం సంభృతాం తాం సంభృతామితి సంభృతాం తాం నః నైషం ఇషమూర్జం ఊర్జం ధత్తమృత మృత సగంబ్రరాణాః సగంబ్రరాణా ఇది సంబ్రరాణాః అశ్మగ్గస్తే ఏ క్షుద క్షుదము ముందే ఏషుగృచ్చదు గచ్చదు ఎం విష్మ విష్మైతి ద్విష్మ సముద్రస్వాకయా అవాకయాగ్నే అగ్నే పరి పరివ్యయామతి వ్యయామసీతి వ్యయామతి పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివో భవ భవేది భవ హిమస్యత్వాజరాయుణ జరాయుణాగ్నే అగ్నే పరి పరివ్యయామసి వ్యయామసీతి వ్యయామతి పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివో భవ భవేది భవ ఉపజ్వన్ జ్వన్ుప ఉపవేదసే ఏదసే వత్తనం అవత్తనం నదీషు అవత్తనమిత్యవచేతనం నదీష్వా ఏత్యా అగ్నే పిత్తం పిత్తమపాం అపామసి అసీత్యసి మండూకితాభిః తాభిరా ఆదహి జహిసా సేమం ఇమన్నః నో యజ్ఞం యజ్ఞమిది యజ్ఞం పావకవర్ణగం శివం పావకవర్ణమితి పావకావర్ణం శివం కృధి కృధీతి కృధి పావకా ఆచితయంజా చితయంజా కృపా కృపేతి కృపా క్షామం రురుచే రురుచ ఉషధ ఉషసో న భానునా భానునేతి భానునా తూర్వన్న నామన్ యామన్నేదశస్య ఏదశస్య ను నూరణే రణ ఆయ యో ఘణే ఘణ ఇది ఘణే అతదృశాన తదృశాణో అజర అజర ఇత్యజర అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవజిహ్వయా జిహ్వేతి జిహ్వయా ఆ దేవాన్ దేవానవక్షి వక్షియక్షి యక్షి చేతి సర నః పావక పావకదీదివ దీదివో అగ్నే అగ్నే దేవాన్ దేవాగుం ఇహ ఇహా ఆవహ వహేదివ ఉపయజ్ఞం యజ్ఞం హవి హవిశ్చ నైతి నహ అపామిదం ఇదం యజనం యజనగం సముద్రస్ యజనమితి అయనం సముద్రస్ నివేశనం నివేశనమితి వేషనం అన్యంతే ఏ అస్మత్ అస్మత్తపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివో భవ భవేది భవ నమస్తే ఏ హరసే హరసే శోచిషే శోచిషే నమ నమస్తే ఏ అస్సు అస్వర్చిషే అర్చిషేత్యర్చిషే అన్యంతే ఏ అస్మద్ అస్మత్తపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివో భవ భవేతి భవ వృషదేవట్ వృషదైతి వ్యవసే వడప్సుషదే అప్సుషదేవట్ అప్సుషదైత్యప్సూసదే వడ్వనసదే వనసదేవట్ వనసదైతి వనాసదే వడ్బహిషదే బర్హిషదేవట్ బర్హిషదైతి బర్హిషదే వట్సువర్విదే సువర్విదేవట్ సువర్విదైతి సువహావిదే వడితి వట్ ఏ దేవా దేవాదేవానాం దేవానాం యజ్ఞయాః యజ్ఞయాజ్ఞయానాం యజ్ఞయానాగం సంవత్సరేణం సంవత్సరేణముప సంవత్సరేణమితి సంవత్సరేణం ఉపభాగం భాగమాసతే ఆసత ఇత్యాసతే అహుతాదో హవిష అహుతాద ఇత్యహుతాద హవిషోయజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్ స్వయం స్వయం జుహుద్ధం జుహుద్ధం మధున మధున ఘృతస్య ఘృతస్యేతి ఘృతస్య ఏ దేవా దేవాదేవేషు దేవేష్వి అధిదేవత్వం దేవత్వమాయన్ దేవత్వమితి దేవాత్వం ఆయనియే ఏ బ్రహ్మణ బ్రహ్మణ పుర ఏతార పుర ఏతారో అస్య పుర ఏతార ఇది పుర ఏతార అస్యేత్యస్య ఏభ్యో నర్తే ఋతే పవతే పవతే ధామ ధామ కిం కించన చనన నతే ఏ దివ దివో న పృథివ్యా పృథివ్యా అధి అధిస్ముషు స్ముష్విస్ముషు ప్రాణదా అపానదా ప్రాణదా ఇది ప్రాణదా అపానదాద్యానదా అపానదా ఇత్యపానదా జానదాశ్చక్షుర్దా వ్యానరాది వ్యానాదా చక్షుర్దా వచ్చోదా చక్షుర్దా ఇది చక్షుబోదా వచ్చోదా పరిబోదా వచ్చోదా ఇది వచ్చహాదా పరిబోదా ఇది పరివహాదా అన్యంతే తే అస్మత్ అస్మత్తపంతు తపంతు హేతయ హేతయ పావక పావకో అస్మభ్యం అస్మభ్యగం శివ అస్మభ్యమిస్మాభ్యం శివో భవ భవేతి భవ అర్భిస్తిగ్మేన తిగ్మేణ శోచిషా శోచిషాయగుంసత్ యగుంసద్విశ్వం విశ్వన్ని యత్రిణం అత్రిణమిత్యత్రిణం అగ్నిర్న నోపగుంసతే పగుంసతే రయిం రయిమితి రయిం సైనా ఏనానీకేన అనీకేన సువిదత్ర సువిదత్రో అస్మే సువిదత్ర ఇది సువిదత్ర అస్మే యష్టా అస్మే ఇత్యస్మే యష్టా దేవాన్ దేవాగుం ఆయజిష్ఠ ఆయజిష్ఠ స్వస్తి ఆయజిష్ఠ ఇత్యాదిష్ట స్వస్తి స్వస్తి అదబ్ధో గోపా గోపా ఉత గోపా ఇది గోపా ఉదన నరస్వా పరస్వా అగ్నే పరస్వా ఇది పరహాపా అగ్నే ద్యుమత్ ద్యుమదుత ద్యుమది ద్యుమత్ ఉత రేవత్ రేవద్దివీ దివీతి దివీ యమా ఇమా విశ్వా విశ్వా భువనాని భువనాని జుహ్వద్ జుహ్వదృషి ఋషి రోతా రోతా నిషసాద నిషసాదా పిత నిషసాదేతి నిషసాద పితాన మహితిన స ఆశిషా ఆశిషా ద్రవిణం ఆశిషేత్యా ఆశిషా ద్రవిణమిచ్చమాన ఇచ్చమాన పరమచ్చద పరమచ్చదో వరే పరమచ్చద ఇది పరమాచ్చద వర ఆవివేశ వివేషేతి వివేశ విశ్వకర్మా మనసా విశ్వకర్మేతి విశ్వకర్మ మనసా యత్ యద్విహాయా విహాయా ధాత విహాయా ఇది విహాయా ధాత విధాత విధాత పరమా విధాతేతి విధాత పరమోత ఉత సందృగ్ సందృగితి సందృగ్ తేషామిష్టాని ఇష్టాని సమ్ సమిషా ఇషామదంతి మదంతి ఎత్ర ఎత్ర సప్తఋషీన్ సప్తఋషీన్ పర సప్తఋషీనిది సప్తఋషీన్ పర ఏకం ఏకమాహు ఆహురిత్యాహు యో నః నః పిత పిత జనిత జనితాయ యో విధాత విధాతాయ విధాతేతి విధాత యో నః నః సతః సతో అభి అభ్యా ఆసత్ సజ్జజాన జజానేతి జజాన యో దేవానాం దేవానాం నామధాః నామధా ఏకః నామధా ఇతి నామధాః ఏక ఏవ ఏవతమ్ తమ్ సంప్రశ్నం సంప్రశ్నం భువనః సంప్రశ్నమితి సంప్రశ్నం భువనాయంతి యంత్యన్యా అన్యేత్యన్యా త ఆ ఆయజంత అయజంత ద్రవిణం ద్రవిణహంసం సమస్మై తస్మా ఋషయః ఋషయః పూర్వే పూర్వే జరితారః జరితారో న భూనా భూనేతి భూనా అసూర్తాసూర్త సూర్తరజస రజసో విమానే విమానే విమానైతి విమానే ఏ భూతాని భూతాని సమకృణ్వన్ సమకృణ్వన్మాని సమకృణ్వన్నితి సమకృణ్వన్ ఇమానీతీమాని నతమ్ తమ్ విదాథ విదాథయ ఇదం ఇదం జజాన జజానాన్యత్ అన్యద్యుష్మాకం యుష్మాకమంతరం అంతరం భవతి భవతీతి భవతి నీహారేణ ప్రావృతా ప్రావృతా జల్ప్యా జల్ప్యా చాసుతృప అసుతృప ఉక్తశాస అసుతృపరిత్యసుతృప ఉక్తశాసరంతి ఉక్తశాస ఇత్యుత్సాస చరంతీతి చరంతి పరో దివా దివా పర పర ఏనా ఏనా పృథివ్యా పృథివ్యా పర పరో దేవేభి దేవేభిరసురై అసురైర్గుహా గుహాయత్ యదియత్ కగ్గస్విద్ స్విద్గర్భం గర్భం ప్రథమం ప్రథమం దద్ధే దద్ధాపః ఆపోయత్ర దేవాః దేవాః సమగచ్చంత సమగచ్చంత విశ్వే సమగచ్చంతేతి సమ్ అగచ్చంత విశ్వ ఇది విశ్వే తమిద్ ఇద్గర్భం గర్భం ప్రథమం ప్రథమం దద్ధే దద్ధాపః ఆపోయత్ర దేవాః దేవాః సమగచ్చంత సమగచ్చంత విశ్వే సమగచ్చంతేతి సమ్ అగచ్చంత విశ్వ ఇది విశ్వే అజత్యనాభూ నాభావధి అధ్యేకం ఏకమర్పితం అర్పితం యస్మిన్ యస్మిన్నిదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనమధి అధిశ్రితం శ్రుతమితి శ్రుతం విశ్వకర్మా హి విశ్వకర్మేతి విశ్వాకర్మా యజనిష్ట అజనిష్ట దేవ దేవాత్ ఆదిత్ ఇద్గంధర్వ గంధర్వో అభవత్ అభవద్వితీయ ద్వితీయ ఇది ద్వితీయ తృతీయ పిత పిత జనిత జనితౌషధీనాం ఔషధీనామపా అపాంగర్భం గర్భం వి వ్యదధాత్ అదధాత్ పురుత్రా పురుత్రేతి పురోత్రా చక్షుషః పిత పిత మనసా మనసా హి ధీర ధీరో ఘృతం ఘృతమేనే ఏనే అచరత్ ఏనే అజనం నన్నమానే నన్నమానే ఇది నన్నమానే యదేష్ ఇదంతా అంతా అదదృగృంహంత అదదృగృంహంత పూర్వే పూర్వాద్ ఆదిక్ ఇద్యావాపృథివీ యావాపృథివీ అప్రథేతాం యావాపృథివీ ఇది ద్యావాపృథివీ అప్రథేతామిత్యప్రథేతా విశ్వతశక్షుర్ద విశ్వతశక్షుర్ది విశ్వత చక్షు ఉత విశ్వతోముఖ విశ్వతోముఖో విశ్వతోహస్త విశ్వతోముఖ ఇది విశ్వత ముఖ విశ్వతోహస్త ఉత విశ్వతోహస్త ఇది విశ్వత హస్త ఉత విశ్వతస్వాద్ విశ్వతస్వాది విశ్వత పాద్ సం బాహుభ్యాం బాహుభ్యాం నమతి బాహుభ్యామిది బాహోభ్యాం నమతి సం సంపదత్రై పదత్రైర్ద్యావాపృథివీ ద్యావాపృథివీ జనయన్ ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ జనయన్ దేవ దేవేక ఏకలిత్యేక దిగ్గస్సిత్ సిదాసీత్ ఆసీదధిష్టానం అధిష్టానమారంభణం అధిష్టానమిత్యధిష్టానం ఆరంభణం కథమత్ ఆరంభణమిత్యారంభణం కథమత్సిత్ సిత్కిం హిమాసీత్ ఆసీదిత్యాసీత్ యదీ భూమిం భూమిం జనయన్ జనయన్ విశ్వకర్మా విశ్వకర్మాది విశ్వకర్మేతి విశ్వకర్మా విద్యాం వ్యామౌర్ణోత్ కౌర్ణోహం మహినా మహినా విశ్వచక్షా విశ్వచక్షాది విశ్వచక్షా దివ్యసిడ్ సిద్వనం వదంక ఉస స వృక్ష వృక్షాసీద్ ఆసీద్యుత యతో ద్యావాపృథివీ ద్యావాపృథివీ నిష్టదక్షు ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ నిష్టదక్షురితి నిహితదక్షు మనీషిణో మనసా మనసా పృచ్చత పృచ్చతేత్ ఇదు ఉదత్ తద్యత్ధ్యతిష్టత్ అధ్యతిష్టద్భువనాని అధ్యతిష్టవిద్యసి అతిష్టత్ భువనాని ధారయన్ ధారయన్నితి ధారయన్ యాతే తే ధామాని ధామాని పరమాణి పరమాణి యావమా అవమాయా యా మధ్యమా మధ్యమా విశ్వకర్మన్ విశ్వకర్మన్నత విశ్వకర్మన్నితి విశ్వకర్మన్ ఉదేమా ఇమే దీమా శిక్షా సఖిభ్య సఖిభ్యో హవిషి సఖిభ్యైతి సఖీభ్య హవిషి స్వభావ స్వభావ స్వయం స్వభావ ఇది స్వభావ స్వయం యజస్వ యజస్వతనువం తనువంజుషాణ జుషాణ ఇది జుషాణ వాచస్పతి పతి విశ్వకర్మాణం విశ్వకర్మాణమూతయే విశ్వకర్మాణమితి విశ్వకర్మాణం ఊతయే మనోజుజం మనోజుజం వాజే మనోజుజమితి మనహాజుజం వాజే అద్య అద్యాహువేమ హువేమేతి హువేమ సనః నోనేతిష్టా నేతిష్టా హవనాని హవనాని జోషతే జోషతే విశ్వశంభూ విశ్వశంభూరవతే విశ్వశంభూరి విశ్వశంభూ అవతే సాధుకర్మ సాధుకర్మేతి సాధుకర్మ విశ్వకర్మణ అవిషా విశ్వకర్మన్నిది విశ్వకర్మన్ అవిషా వావృధాన వావృధాన స్వయం స్వయం యజస్వ యజస్వతనువం తనువం జుషాణ విషాణ ఇది జుషాణ ముహ్యం త్వన్యే అన్యే అభిద అభిద సపత్నా సపత్నా ఇహ ఇహాస్మాకం అస్మాకం మఘవా మఘవా సూరి మఘవేతి మఘావా సూరిరస్తు అస్తిత్యస్తు విశ్వకర్మణ హవిషా విశ్వకర్మన్నిది విశ్వకర్మన్ హవిషా వర్ధనేన వర్ధనేన త్రాతారం త్రాతారమింద్రం ఇంద్రమకృణో అకృణోరవధ్యం అవధ్యమిత్యవధ్యం తస్మై విష విషత్సం సమనమంత అనమంత పూర్వీ పూర్వీరయం అయముగ్రహ ఉగ్రోది హవ్య హవ్యోయసా హవ్య ఇది వీహవ్య యథాసత్ అసలిత్యసత్ సముద్రాయ వయునాయ వయునాయ సింధూనా సింధూనాం పతయే పతయే నమ నమ ఇది నమ నదీనాగం సర్వాసాం సర్వాసాం విత్రే విత్రే జుహృత జుహృతా విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాహ విశ్వకర్మణ ఇది విశ్వకర్మణే విశ్వాహ అహామర్త్యం అమర్త్యగం హవి హవిరితి హవి ఉదేనం ఏనముత్తరాం ఉత్తరాన్నయ ఉత్తరామిత్యుదోత్తరాం నజాగ్నే అగ్నే ఘృతేన ఘృతేనాహుత ఆహుదేత్యా ఆహుత రాజస్పోషేణ కోషేణ సం సగంసుగ సజ ప్రజయా ప్రజయా చ ప్రజయేతి ప్రాజయా చధనేన ధనేన చేతి చ ఇంద్రేమం ఇమం ప్రతరాం ప్రతరాం గృహి ప్రతరామిది ప్రాతరాం గృహి సజాతానామసత్ సజాతానామితి సా జాతానాం అసద్వశీ వశీతి వశీ సమేనం ఏనం వర్చసా వర్చసా సజ సజదేవేభ్య దేవేభ్యో భాగధా భాగధా అసత్ భాగధా ఇది భాగాధా అసదిత్యసత్ యస్య కుర్మ కుర్మో హరి హరిర్గృహే గృహేతం తమగ్నే అగ్నే వర్ధయ వర్ధయా త్వం త్వమిది త్వం యస్మై దేవా దేవాధి అధిబ్రవన్ ప్రవన్నయం అయం చ బ్రహ్మణ బ్రహ్మణస్పతి పతిరితి పతి ఉదు ఉత్వా విశ్వే విశ్వే దేవా దేవాగ్నే అగ్నే భరంతు భరంతు చిత్తిభిః చిత్తిభిరితి చిత్తిభిః సనః నో భవ భవ శివతమః శివతమః సుప్రతీకః శివతమ ఇతి శివతమః సుప్రతీకో విభావసు సుప్రతీక ఇతి సుప్రతీకః విభావసురితి విభావసు పంచవిశః విశో దైవీః దైవీర్యజ్ఞం యజ్ఞవవంతు భవంతు దేవీః దేవీరత అపామతిం అమతిం దుర్మతిం దుర్మతిం బాధమానా దుర్మతిమితి రుహోమతిం బాధమానా ఇది బాధమానా రాజస్పోషే పోషే యజ్ఞపతిం యజ్ఞపతిమాభజంతీ యజ్ఞపతిమితి యజ్ఞాపతిం ఆభజంతీరిత్యాభజంతీ రాజస్పోషే పోషే అధి అధి యజ్ఞ యజ్ఞో అస్థాద్ అస్థాత్ సమిద్ధే సమిద్ధే అగ్నౌ సమిద్ధాయుధే అర్ధావధి అధి మామహాన మామహాన ఇది మామహాన ఉక్తపత్రీడ్య ఉక్తపత్రుక్తాముద్ర ఈడ్యో గృహీత గృహీత సప్తం సప్తం ఘర్మం ఘర్మం పరిగృహ్య పరిగృహ్యాయజంత పరిగృహ్యేతి పరిగృహ్య అయజంతేజంత ఊర్జాయత్ యజ్ఞం యజ్ఞమశమంత అశమంత దేవా దేవాదైవ్యాయ దైవ్యాయ ధర్త్రే ధర్త్రే జోష్ట్రే జోష్ట్రీ జోష్ట్రే దేవశ్రీ శ్రీమణా దేవశ్రీరి దేవాశ్రీ శ్రీమణా శతపజా శ్రీమణా ఇది శ్రీమణా శతపజా పరిగృహ్య శతపజా ఇది శతాపజా పరిగృహ్య దేవా పరిగృహ్యేది పరిగృహ్య దేవాయజ్ఞం యజ్ఞమాజన్ ఆజన్నిత్యాజన్ సూర్యరశ్మిహరికేశ సూర్యరశ్మిరితి సూర్యారశ్మి హరికేశ పురస్తాత్ హరికేశ ఇది హరికేశ పురస్తాత్ సవిత సవిత జ్యోతి జ్యోతిరుత్ ఉదగాన్ అజాగుం అజస్రం అజస్రమిత్యజస్రం అస్య పూషా పూషా ప్రసవం ప్రసవం యాతి ప్రసవమిది ప్రాసవం యాతిదేవ దేవ సంపశ్యన్ సంపశ్యన్ విశ్వా సంపశ్యన్నితి సంపశ్యన్ విశ్వాభువనాని భువనాని గోపా గోపాది గోపా దేవాదేవేభ్య దేవేభ్యో అధ్వర్యంత అధ్వర్యంతో అస్థు అస్థుర్వీతం వీతగం సవిత్రే సవిత్రే సవిత సవిత యజధ్యై యజధ్యా ఇది యజధ్యై తురీయో యజ్ఞ యజ్ఞో యత్ర హవ్యం హవ్యమేతి ఏతి తతః పావకా పావకా ఆశిష ఆశిషో నః ఆశిష ఇత్యాశిష నో దిశంతాం దిశంతామితి దిశంతాం విమాన ఏష విమాన ఇది వీమాన ఏష దివ దివో మధ్యే మధ్య ఆస్తే ఆస్తావప్రివాన్ ఆవప్రివాన్ రోదసీ ఆవప్రివానిత్యావప్రివాన్ రోదసీ అంతరిక్షం రోదసీ ఇది రోదసీ అంతరిక్షమిత్యంతరిక్షం స విశ్వాచీ విశ్వాచీరభి అభిషష్టే షష్టే ఘృతాచీ ఘృతాచీరంతరా అంతరా పూర్వం పూర్వమపరం అపరం చేతుం కేతుమితి కేతుం ముక్షా సముద్ర సముద్రో అరుణ అరుణ సువర్ణ సువర్ణ పూర్వస్ సువర్ణ ఇది సువర్ణ పూర్వస్ యోనిం యోనిం పితు పితురా ఆవివేశ వివేశేతి వివేశ మధ్యే దివ దివో నిహిత నిహిత పృష్ణి నిహిత ఇది నిహిత పృష్ణిరశ్మా అశ్మాది విచక్రమే చక్రమే రజస రజసస్పాతి పాత్యంతౌ అంతావిత్యంతౌ ఇంద్రం విశ్వాహ విశ్వాదీవృధన్ అవీవృధన్ సముద్రవ్యజసం సముద్రవ్యజసం గిర సముద్రవ్యజసమితి సముద్రావ్యజసం గిర ఇది గిర రథీతమగం రథీనా రథీతమితి రథీతమ రథీనా వాజానా వాజానాగం సత్పతి సత్పతిం పతి సత్పతిమితి సత్పతి పతిమితి పతి సుమ్నహోర్యజ్ఞ సుమ్నహోరితి సుమ్నాహో యజ్ఞో దేవాన్ దేవాగుం ఆ ఆచ చవక్షత్ రక్షద్యక్షత్ యక్షదగ్ని అగ్నిర్దేవ దేవో దేవాన్ దేవాగుం ఆ ఆచ చవక్షత్ రక్షదితి వక్షత్ రాజస్య మా మా ప్రసవేన ప్రసవేనోద్గ్రాభేణ ప్రసవేనేతి ప్రాసవేన ఉద్గ్రాభేణోర్ ఉద్గ్రాభేణేత్యుద్గ్రాభేణ ఉదగ్రభీద్ అగ్రభీదిత్యగ్రభీద్ అథా సపద్నాన్ సపద్నాగుం ఇంద్ర ఇంద్రో మే మే నిగ్రాభేణ నిగ్రాభేణాధరాన్ నిగ్రాభేణేతి నిగ్రాభేణ అధరాగం అక అకరిత్యక ఉద్గ్రాభం చ ఉద్గ్రాభమిత్యుద్గ్రాభం చ నిగ్రాభం నిగ్రాభం చ నిగ్రాభమితి నిగ్రాభం చ బ్రహ్మ బ్రహ్మదేవా దేవా అవీవృధన్ అవీవృధన్ నిత్యవీవృధన్ అథా సపద్నాన్ సపద్నానింద్రాగ్ని ఇంద్రాగ్ని మే ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని మే విశూచీనాన్ విశూచీనా అస్యతామిత్యస్యతాం ఆశుశిషాన శిశానో వృషభ వృషభో నుధ్మ యుద్ధ్మో ఘనాఘన ఘనాఘన క్షోభణ క్షోభణశ్చర్షణీనామితి చర్షణీనా సంక్రందనో నిమిష సంక్రందన ఇది సాంక్రందన అనిమిష ఏకవీర అనిమిషమీమిష ఏకవీర శతం ఏకవీరేకవీర శతకం సేనా ఆహ సేనా అజయత్ అజయత్ సాకం సాకమింద్ర ఇంద్రరితీంద్ర సంక్రందనేనానిమిషేణ సంక్రందనేతి సంక్రందనేన అనిమిషేణ జిష్ణునా అనిమిషేణేత్యనిమిషేణ జిష్ణునాయుత్కారేణ యుత్కారేణ దుశ్చవనేన యుత్కారేణేతి యుత్కారేణ దుశ్చవనేన ధృష్ణునా దుశ్చవనేతి దుహోచ్యవనేన ధృష్ణునేతి ధృష్ణునా తదింద్రేణ ఇంద్రేణ జయత జయత తత్సహధ్వం సహధ్వం యుధ యుధో నర నరహిషుహస్తేన ఇషుహస్తేన కృష్ణా ఇషుహస్తేనేతిషుహస్తేన కృష్ణేతి కృష్ణా సయుషుహస్తై ఇషుహస్తైస్సహ ఇషుహస్తైరితేషుహస్తై స నిషంగిభి నిషంగిభిర్వశీ నిషంగిభిరితి నిషంగీభి వశీ సర్గస్రష్టా సర్గస్రష్టా సహ సర్గస్రష్టేభి సంస్రష్టా సయుధ యుధ ఇంద్ర ఇంద్రో గణేన గణేనేతి గణేన సగం సృష్టవిత్ సోమపా సగం సృష్టజితి సగం సృష్టాజిత్ సోమపా బాహుషద్ధీ సోమపా ఇది సోమపా బాహుషద్ధ్యో ఊర్ధ్వం వా బాహుషద్ధీతి బాహుషద్ధీ ఊర్ధ్వం వా ప్రతిహితాభి ఊర్ధ్వధన్వేత్యూర్ధ్వధన్ వా ప్రతిహితాభిరస్తా ప్రతిహితాభిర్వి ప్రతిహితాభి అస్తేత్యస్తా బృహస్పతే పరి పరిదీయ దీయారథేన రథేన రక్షోహ రక్షోహామిత్రాన్ రక్షోహేతి రక్షహా అమిత్రాగం అపబాధమాన అపబాధమాన ఇత్యపబాధమాన ప్రభంజన్ సేనా ప్రభంజన్నితి ప్రాభంజన్ సేనా ప్రమృణ ప్రమృణోయుధ ప్రమృణ ఇది ప్రామృణ యుధాజయన్ జయన్నస్మాగం అస్మాకమేధి ఏభ్యవిత అవితారథానాం రథానామితి రథానాం గోత్రభిదం గోవిదం గోత్రభిదమితి గోత్రాభిదం గోవిదం వజ్రబాహుం గోవిదమితి గోవిదం వజ్రబాహుం జయంతం వజ్రబాహుమితి వజ్రబాహుం జయంతమజ్మ అజ్మ ప్రమృణంతం ప్రమృణంతమోజస ప్రమృణంతమితి ప్రామృణంతం ఓజసేత్యోజస ఇమగం సజాతాను జాతీ సా జాతా అనువీరయుద్ధం వీరయుద్ధమింద్రం ఇంద్రగం సఖాయ సఖాయోను అనుసం సగం రభధ్వం రభధ్వమితి రభధ్వం బలవిజ్ఞాయ స్థవిర బలవిజ్ఞాయ ఇది బల విజ్ఞాయ స్థవిర ప్రవీర ప్రవీర సహస్వాన్ ప్రవీర ఇది ప్రావీర సహస్వాన్ వాజీ వాజీ సహమాన సహమాన ఉగ్ర ఉగ్ర ఇుగ్ర అభివీరో అభిసత్ అభివీర ఇభీవీర అభిసత్ సహోజా అభిసత్తేభీసత్ సహోజా దైత్రం సహోజా ఇది సహజా దైత్రమింద్ర ఇంద్రరథం రథమా ఆతిష్టగోవిత్ గోవిలి గోవిత్ అభిగోత్రాణి గోత్రాణి సహసా సహసా గాహమాన గాహమానో దాయ అదాయో వీర వీర శతమన్యు శరమన్యురింద్ర శరమన్యురితి శతమన్యు ఇంద్ర ఇంద్ర దుశ్యవన ప్రతనాశాద్ దుశ్యవన ఇదిహోచవన ప్రతనాశాద్యుధ్య అయుధ్యోస్మాకం అస్మాకం సేనా సేనా అవతు అవతు ప్రయుత్సు యుత్స్సు ఇంద్ర ఆసాం ఆసాం నేత నేత బృహస్పతి బృహస్పతిర్దక్షిణ దక్షిణాయజ్ఞ యజ్ఞపుర పుర ఏతు ఏతు సోమ సోమ ఇది సోమ దేవసేనాభివంజతీనా దేవసేనామితి దేవాసేనా అభివంజతీనా జయంతీనా అభివంజతీనామిభంజతీనా జయంతీనా మరుద మరుతోయంతో యంత్రగ్రే అగ్రయ్యగ్రే ఇంద్రస్ వృష్ణ వృష్ణో వరుణస్ వరుణస్ రాజ్ఞ రాజ్ఞ ఆదిత్యానా ఆదిత్యానా మరుదా మరుతాగం శర్ధ శర్ధ ఉగ్రం ఉగ్రమిగ్రం మహామనసాం భువనచ్యవానా మహామనసామితి మహామనసాం భువనచ్యవానాం ఘోష భువనచ్యవానామితి భువనాచ్యవానా ఘోషో దేవానా దేవానాం జయతా జయతాముత్ ఉదస్థాద్ అస్థాదిత్యస్థాద్ అస్మాకమింద్ర ఇంద్ర సమృతేషు సమృతేషు ధ్వజేషు సమృతేష్ సమృతేషు ధ్వజేష్స్మాకం అస్మాకం యా ఇషవ ఇషవస్థా తాజయంతు జయంతిజయంతు అస్మాకం వీరా వీరా ఉత్తరే ఉత్తరే భవంతు ఉత్తర ఇత్యుదరే భవంతస్మాన్ అస్మాను ఉదేవా ఏవాత అవతా హవేషు హవేష్ హవేషు ఉద్ధర్షయ అర్షయ మఘవన్ మఘవన్నాయుధాని మఘవన్నితి మఘావన్ ఆయుధాన్విత్ ఉత్సత్వనా సత్వకామామకానామకానా మహాగుంసి మహాగుంసీతి మహాగుంసి ఉద్వృత్రహన్ వృత్రహన్ వాజినా వృత్రహన్ని వృత్రహన్ వాజినా వాజినాని వాజినాన్ని ఉద్రథానా ప్రథానాంజయతా జయతామేతు ఏతు ఘోష ఘోష ఇది ఘోష ఉపప్ర ప్రేత ఇత జయత జయతామర నరస్థిరా స్థిరావ పశ్సంతు సంతు బాహవ బాహవ ఇది బాహవ ఇంద్రో వశర్మ శర్మ యచ్చదు యచ్చనాధృష్యా అనాధృష్యాథా అనాధృష్యాధృష్యా తథ అసథేత అవసృష్టాపరా అవసృష్టేత్యవసృష్ట పరావత పదశరవ్యే శరవ్యే బ్రహ్మసగంషిత బ్రహ్మసగంశే బ్రహ్మసగంషిత గచ్చామిత్రాన్ అమిత్రాన్ ప్ర విశ విషమా మైషాం ఏషాంకం కంచన సనోద్ ఉచ్ఛిష శిష ఇది శిష వర్మాణి తే వర్మభిశ్చాదయామి వర్మభిర్వివర్మాభి ఛాదయామి సోమ సోమస్వా స్వారాజా రాజామృతేన అమృతేనాభి అధివస్తాం వస్తామితి వస్తాం పురోర్వరీయ వరీయో వరివ వరివస్తే హే అస్సు అస్సు జయంతం జయంతం త్వాం త్వామను అనుమదంతు మదంతు దేవా దేవాది దేవాత్ర బాణా బాణా సంపదంతి సంపదంతి కుమారా సంపదంతీతి సంపదంతి కుమారా విశిఖా విశిఖా ఇవ విశిఖా ఇది విశిఖా ఇవేతీవ ఇంద్రో నస్తత్ర తత్ర వృత్ర వృత్ర విశ్వా వృత్రహేతి వృత్ర విశ్వా శర్మ విశ్వాహేతి విశ్వా శర్మ యచ్చదు యచ్చత్తి యచ్చదు ప్రాజీవను అను ప్రదిశం ప్రదిశం ప్ర ప్రతిశమితి ప్రాదిశం ప్రేహి ఇహి విద్వాన్ విద్వానన్యే అగ్నేరగ్నే అగ్నే పురో అగ్ని పురో అగ్నిర్భవ పురో అగ్నిరితి పుర అగ్ని భవేహ ఇహేతీహ విశ్వా ఆశా ఆహ ఆశాదీద్యాన దీద్యానో విభాహి బాహ్యూర్జం ఊర్జన్న నోధే దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్వీపదే చతుష్పద ఇది చతుర్పదే క్రమద్ధమగ్నినా అగ్నినాకం నాకముఖ్యం ముఖ్యకం హస్తేషు హస్తేషు బిభ్రద బిభ్రత ఇది బిభ్రద ఇవ పృష్టం పృష్టకం సువ సువర్గత్వా గత్వా మిశ్రా మిశ్రా దేవేభి దేవేభిరాధ్వం ఆధ్వమిత్యాధ్వం పృథివ్యా అహం అహముద్ ఉదంతరిక్షం అంతరిక్షమా ఆరుహం అరుహమంతరిక్షాద్ అంతరిక్షాద్దివం దివమా ఆరుహం అరుహమిత్యరుహం ఇవో నాగస్య నాగస్య పృష్టాద్ పృష్టాత్ సువ సువర్జ్యోతి జ్యోతిరగాం రగామహం అహమిత్యహం సువర్యంత యంతో నాప అపేక్షందే ఈక్షంత ఆద్యాం ద్యాగం రోహంతి రోహంతి రోదసీ రోదసీ ఇది రోదసీ యజ్ఞే ఏ విశ్వతోధారం విశ్వతోధారకం సువిద్వాగుంస విశ్వతోధారమితి విశ్వతారం సువిద్వాగుంసో వితేనిరే సువిద్వాగుంస ఇది సో విద్వాగుంస వితేనిరైతి వీతేనిరే అగ్నే ప్రేహి ఇహి ప్రథమ ప్రథమో దేవయతాం దేవయతాం చక్షుః దేవయతామితి దేవాయతాం చక్షుర్దేవానాం దేవానాముత ఉదమర్త్యానాం మర్త్యానామితి మర్త్యానాం వియక్షమాణా భృగుభిః భృగుభిః సజోషా ఆహ భృగుభిరితి భృగుభిః సజోషా సువః సజోషా ఇది సజోషా ఆహ సువర్యంతు ఎంతు యజమానా యజమానా స్వస్తి స్వస్తీతి స్వస్తి నక్తోషా సా సమనసా సమనసా విరూపే సమనసేతి సా మనసః విరూపే ధాపయేతే విరూపే విరూపే ధాపయేతే శిశుం ధాపయేతే ఇది ధాపయేతే శిశుమేకం ఏకకం సమీచీ సమీచీ ఇది సమీచీ యావా క్షామ క్షామా రుక్మ రుక్మో అంతః అంతర్వి విభాతి భాతి దేవా దేవా అగ్నిం అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ఇది ద్రవిణహాదా అగ్నే సహస్రాక్ష సహస్రాక్ష శతమూర్ధన్ సహస్రాక్షేది సహస్రాక్ష శతమూర్ధన్ శతం శతమూర్ధన్ ఇది శతమూర్ధన్ శతం తే తే ప్రాణా ప్రాణాస్సహస్రం ప్రాణా ప్రాణా సహస్రమపానా అపానా ఇత్యపానా సమం సహస్రస్య సహస్రస్య రాజ రాజ ఈశిషే ఈశిషే తస్మై తస్మై తే తే విధేమ విధేమ వాజాయ వాజాయ స్వాహ స్వాహేతి స్వాహ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ పృథివ్యాం పృథివ్యాగుంసీద సీత పృష్టే పృష్టే పృథివ్యా పృథివ్యా సీత శీతభాసా భాసాంతరిక్షం అంతరిక్షమా ఆపుణ ప్రణజ్యోతిష జ్యోతిషాదివం దివముత్ ఉత్తభాన స్తభాన తేజస తేజసాదిష దిషముత్ ఉద్రుగంభ దృగంభేతి దృగంభ ఆజిహ్వాన సుప్రతీక ఆజిహ్వాన ఇత్యాహాజిహ్వాన సుప్రతీక పురస్థాత్ సుప్రతీక ఇది సుప్రతీక పురస్థాదగ్నే అగ్నే స్వాం స్వాయోని యోనిమా ఆసీద శీలసాధ్యా సాధ్యేతి సాధ్యా అస్మిన్ సధస్థే సధస్థే అధి సధస్థ ఇది సధాస్థే అధ్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్ ఇత్యుత్తరస్మిన్ విశ్వే దేవా దేవా యజమాన యజమానశ్చ సీదత సీదతేతి సీదత ప్రేద్ధో అగ్నే ప్రేద్ధ ఇది ప్రారిద్ధ అగ్నే వీధి వీధి పుర పురోన నోజస్వయా యజస్వయా సూర్మ్యా సూర్మ్యా యవిష్ఠ యవిష్ఠేతి యవిష్ఠ స్వాగం శశ్వంత శశ్వంత ఉప ఉపయంతి ఇంది వాజాహ వాజా ఇది వాజాహ విధేమతే ఏ పరమే పరమే జన్మన్ జన్మన్నగ్నే అగ్నే విధేమ విధేమ స్తోమయీ స్తోమైరవరే అవరే సధస్థే సధస్థ ఇది సధాస్థే యస్మాద్యోనే యోనే రుదారిథ ఉదారిథాయజే ఉదారిథేత్యుత ఆరిథ యజేతం తం ప్రత్వే త్వే హవీగుంషి త్వేదిత్వే హవీగుంషి జుహురే జుహురే సమిద్ధే సమిద్ధ ఇది సంయుద్ధే తాగుంస విజుః సవిజుర్వరేణ్యస్య వరేణ్యస్ చిత్రాం చిత్రామా ఆహం అహం వృణే వృణే సుమతిం సుమతిం విశ్వజన్యాం సుమతిమిది సుమతిం విశ్వజన్యామితి విశ్వజన్యాం యామస్య అస్య కణ్వ అణ్వో అదుహత్ అదుహత్ ప్రవీణాం ప్రవీణాగం సహస్రధారాం ప్రవీణామిది ప్రావీణాం సహస్రధారాం వయసా సహస్రధారామితి సహస్రధారాం వయసా మహీం మహీం గాం గామితి గాం సప్తతే తే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధ ఇది సంవిధ సప్త జిహ్వా జిహ్వా సప్త సప్త ఋషయ ఋషయ సప్త సప్తధామ ధామ ప్రియాణి ప్రియాణేది ప్రియాణి సప్తహోత్రా హోత్రా సప్తధ సప్తధా సప్తధేతి సప్తాధా వాయజంతి యజంతి సప్త సప్తయోనీ యోనీరా ఆపణస్ ఋణస్వా ఘతేన ఘతేనేతి ఘతేన ఈదం చాన్యాదృంగ్ అన్యాదృంగ్ చేతాదృంగ్ ఏతాదృంగ్ చ ప్రతిదృంగ్ ప్రతిదృంగ్ ప్రతిదృంగి ప్రతిదృంగ్ చ మిత మిత సంవిత సంవిత సంవిత ఇది సంవిత సభరా సభరా ఇది సాభరా శుక్రజ్యోతిష్ శుక్రజ్యోతిరి శుక్రజ్యోతి చిత్రజ్యోతి చిత్రజ్యోతిష్ చిత్రజ్యోతిరి చిత్రజ్యోతి సత్యజ్యోతి సత్యజ్యోతిష్ సత్యజ్యోతిరి సత్యజ్యోతి సజ్యోతిష్మాన్ జ్యోతిష్మాష్ట సత్య సత్య రతపాతపాతపాతపా చాప్యగంహా అత్యగంహాగంహా ఋతజిచ్చ ఋతజిత్రిరాజిత్ సత్యజిత్ సత్యజిత్ సత్యజిత్ సేనజిత్ సేనజిచ్చ సేనజిదితి సేనాజిత్ సుషేణ సుషేణ సుషేణ ఇది సుసేన చాంత్యమిత్ర అంత్యమిత్ర అంత్యమిత్రీ అమిత్ర దూరే అమిత్ర దూరే అమిత్ర దూరే అమిత్ర దూరే అమిత్ర గణ గణ ఇది గణ ఋత సత్య సత్య ధ్రువ ధ్రువ సధరుణ ధరుణ సధర్త ధర్త విధర్త విధర్తేతి విధర్త విధారయ విధారయ ఇది విధారయ ఈదృక్షాస ఏతాదృక్షాస ఏతాదృక్షాస ఊషుణ సున సదృక్షాస సదృక్షాస ప్రతి సదృక్షాస ప్రతి సదృక్షాస ఆ ప్రతి సదృక్షాస ఇది ప్రతి సదృక్షాస ఏతన ఇతనేతీతన నితాస సంవితాస సంవితాస సంవితాస ఇది సంవితాస ఊతయే ఊతయే సఫరస సఫరసో మరుత సఫరస ఇది సాఫరస మరుతో యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నింద్రం ఇంద్రం దైవీ దైవీర్విష విషో మరుత మరుతోనువర్త్మాన అనువర్త్మానో యథా అనువర్త్మాన ఇత్యనో వర్త్మాన యథేంద్రం ఇంద్రం దైవీ దైవీర్విష విషో మరుత మరుతోనువర్త్మాన అనువర్త్మాన ఏం అనువర్త్మాన ఇత్యనో వర్త్మాన ఏమిమం ఇమం యజమానం యజమానం దైవీ దైవీశ్చ విష విషో మానుషీ మానుషీశ్చ చానువర్త్మాన అనువర్త్మానో భవంతు అనువర్త్మాన ఇత్యనో వర్త్మాన భవంతి భవంతు జీమోదస్యేవ ఇవ భవతి ప్రతీకం ప్రతీకం యద్వర్మీ వర్మీయాతి యాతి సమదాహం సమదాముపస్థే సమదామితి సామదాహం ఉపస్థిత్యుపాస్థే అనావిద్ధయా తనువా అనావిద్ధయేత్యనా విద్ధగా అనువాదయంస సర్వామణ వర్మణో మహిమా మహిమావివర్తు వివర్తివర్తు ధన్వనాగా యా ధన్వనా ధన్వనాజి నాజిందేమ ధన్వనా ధన్వనా తీవ్రా తీవ్రా సమద సమదో జయేమ సమద ఇది సామద జయేమేతి జయేమ ధనశత్రో శత్రోరపకామం అపకామం కృణోతి అపకామమిత్యపకామం కృణోతి ధన్వనా ధన్వనా సర్వా సర్వా ప్రతిశ ప్రతిశోదయేమ ప్రతిశ ఇది ప్రాతిశ జయేమేతి జయేమ రక్షంతీవ ఇవేత్ ఇదా ఆగనీదంతి గనీదంతి కర్ణం కర్ణం ప్రియం ప్రియగం సఖాయం సఖాయం పరిషస్వజానా పరిషస్వజానేతి పరిషస్వజానా యోషేవ ఇవ శింకే శింకే వితత వితతాధి వితతేతి వీతత అధిధన్వన్ ధన్వం జా ఇయమ్ ఇయగం సమనే సమనే పారయంతి పారయంతీతి పారయంతి తే ఆచరంతి తే ఇదితే ఆచరంతి సమనా ఆచరంతీచరంతి సమనే ఇవయోషా యోషా మాత మాతేవ ఇవపుత్రం పుత్రం విభృతాం విభృతముపస్థే ఉపస్థిపాస్థే అపశత్రూన్ శత్రూన్ విధ్యతాం విధ్యతాం సంవిధానే సంవిధానే ఆర్త్మీ సంవిధానే ఇది సంవిధానే ఆర్త్మీ ఇమే ఆర్త్మీ ఇత్యార్త్మీ ఇమే విస్ఫురంతీ ఇమే ఇమే విస్ఫురంతీ అమిత్రాన్ విస్ఫురంతీ ఇది విస్ఫురంతీ అమిత్రానిత్యమిత్రాన్ బహ్వీనాం పితా పితా బహు బహురస్య అస్య పుత్ర పుత్రశ్చిష్టా కృణోతి కృణోతి సమనా సమనావగత్య అవగత్యేత్యవగత్య ఇషుధి సంకా ఇషుధిరితి ఇషుధి సంకా స్పృతనా స్పృతనాశ్చ సర్వా సర్వా పృష్ఠే పృష్ఠే నినద్ధ నినద్ధో జయతి నినద్ధ ఇది నీనద్ధ జయతి ప్రసూత ప్రసూత ఇది ప్రాసూత ప్రథే తిష్టన్ తిష్టన్నయతి నేది వాజన వాజన పుర పురోయత్ర కామయతే కామయతే సుషారథి సుషారథిరి సుసారథి అభీషూనా మహిమానం మహిమానం వనాయత వనాయత మన మన పశ్చాద్ పశ్చాదను అను యచ్చంది యచ్చంది రశ్మయ రశ్మయ ఇది రశ్మయ తీవ్రాన్ ఘోషాన్ ఘోషాన్ కృణ్వతే కృణ్వతే వృషపాణయ వృషపాణయోశ్వాహ వృషపాణయ ఇది వృషపాణయ అశ్వారథేభి రథేభిస్ సహ సహ వాజయంత వాజయంత ఇది వాజయంత అవక్రామంత ప్రపదై అవక్రామంత ఇత్యవక్రామంత ప్రపదైరమిత్రాన్ ప్రపదైరిత్రాపదై మిత్రాన్ క్షిణంది క్షిణంది శత్రూన్ శత్రూపమ్రణపవ్యయంత అనపవ్యయంత ఇత్యనపాద్యయంత రథవాహనగం హవి రథవాహనమితి రథావాహనం హవిరస్ అస్య నామ నామయత్ర యత్రాయుధం ఆయుధం నిహితం నిహితమస్య నిహితమిది నిహితం అస్య వర్మ వర్మేది వర్మ తత్రార్థం రథముప ఉపషగ్మం షగ్మగం సదేమ సదేమ విశ్వాహ విశ్వాహ వయమ్ విశ్వాహేతి విశ్వాహ వయగం సుమనస్యమానా సుమనస్యమానా ఇది సుమనస్యమానా స్వాదుషగంసద పితర స్వాదుషగంసద ఇది స్వాదు సగంసద పితరో వయోధా వయోధా కృచ్ఛ్రేషిత వయోధా ఇది వయోధా కృచ్ఛ్రేషిత శక్తివంత కృచ్ఛ్రేషిత ఇది కృచ్ఛ్రేషిత శక్తివంతో గభీరా శక్తివంత ఇది శక్తివంత గభీరా ఇది గభీరా చిత్రసేనా ఇషుబలా చిత్రసేనా ఇది చిత్రాసేనా ఇషుబలా అమృద్ధా ఇషుబలా ఇషుబలా అమృద్ధా సతోవీరా సతోవీరా ఉరవ సతోవీరా ఇది సత వీరా ఉరవో వ్రాతసాహా వ్రాతసాహా ఇది వ్రాతసాహా బ్రాహ్మణాస పితర పితర సోమ్యాస సోమ్యాస శివే శివేన శివే ఇది శివే నోద్యావా పృథివీ ద్యావా పృథివీ అమేహస ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అమేహసేత్యమేహస పూషాన అస్పాతు పాతు దురితాత్ దురితాదృతావృధ దురితాదిది సో ఇతాత్ ఋతావృధో రక్ష ఋతావృతృతావృధ రక్షామాగి మాగిర్న నో అఘశగుంస అఘశగుంస ఈషత అఘశగుంస ఇత్యఘశగుంస ఈషతేతీషత సువర్ణం వస్తే సువర్ణమితి సువర్ణం వస్తే మృగ మృగో అస్యా అస్యాదంత సంతో గోభిస్సన్నద్ధా సన్నద్ధా వదతి సన్నద్ధే సన్నద్ధా వదతి ప్రసూత ప్రసూతే విప్రాసూత యత్ర నరస్సం సంచ ఛవి విచ ఛద్రవంతి ద్రవంతి తత్ర తస్త్రాస్మభ్యం అస్మభ్యమిషవ అస్మభ్యమిస్మాభ్యం ఇషవ శర్మ శర్మయగుంసన్ జగుంసన్నితి జగుంసన్ యజీతే పరి పరిబృంధి బృంధిన నోష్మా అశ్మాతు నస్తనో తనోరితి తనో సోమో అధి అధిబ్రవీదు బ్రవీదున నోదితి అదితి శర్మ శర్మ యచ్చతు యచ్చత్తి యచ్చతు ఆజంఘంతి జంఘంతి సాను సాన్వేషాం ఏషాం జఘనాన్ జఘనాగం ఉప ఉపజిఘ్నతే జిఘ్నత జిఘ్నతే అశ్వాజని ప్రచేతస అశ్వాజనీత్యశ్వాజని ప్రచేతసోశ్వాన్ ప్రచేతస ఇది ప్రాచేతస అశ్వాన్ సమత్సు సమత్సు చోదయ సమత్సుది సమతసు చోదయేతి చోదయ అహిరివ ఇవ భోగై భోగై పరి పర్యేతి హేతి బాహుం బాహుం జాయాహ జాయాహేతిం హేతిం పరిబాధమాన పరిబాధమాన ఇది పరిబాధమాన హస్తఘ్నో విశ్వా హస్తఘ్నైతి హస్తాఘ్న విశ్వా భజనాని భజనాని విద్వాన్ విద్వాన్ పుమాన్ పుమాన్ పుమాగుంసం పుమాగుంసం పరి పరిపాదు పాదు విశ్వద విశ్వద ఇది విశ్వద వనస్పతే వీద్వంగ వీద్వంగో హి వీద్వంగ ఇది వీడువంగ ఇది భూయా భూయా అస్మత్సఖా అస్మత్సఖా ప్రతరణ అస్మత్సఖేత్యస్మత్ సఖా ప్రతరణ సువీర ప్రతరణ ఇది ప్రాతరణ సువీర ఇది సువీర గోభిస్సన్నద్ధ సన్నద్ధోసి సన్నద్ధైరి సాన్నద్ధ అసి వీరయస్వ వీరయస్వాస్థాత ఆస్థాతే ఆస్థాతేస్థాత జయజేతు జయతు జయత్వాని జయత్వాని జయత్వాని ఇవ పృథివ్యా పృథివ్యాపరి పరియోజ ఓజ ఉద్భృతం ఉద్భృతం వనస్పతిభ్య ఉద్భృతమిత్యుదృతం వనస్పతిభ్య పరి వనస్పతిభ్యైతి వనస్పతిభ్య పర్యాభృతం ఆభృతం సహ ఆభృతమిత్యాభృతం సహరి సహ అపామోజ్మానం ఓజ్మానం పరి పరి గోభి గోభిరావృతం ఆవృతమింద్రస్ ఆవృతమిత్యావృతం ఇంద్రస్ వజ్రం వజ్రగం హవిష హవిషారథం రథం యజ యజేది యజ ఇంద్రస్ వజ్ర వజ్రమరుతాం మరుతామనీకం అనీకం మిత్రస్ మిత్రస్ గర్భ గర్భో వరుణస్ వరుణస్ నాభి నాభిరితి నాభి సేమాం ఇమాం నః హవ్యదాదిం హవ్యదాదిం విషాణ హవ్యదాదిమితి హవ్యాదాదిం విషాణో దేవ దేవరథ రథ ప్రతి ప్రతి హవ్యా హవ్యాగృభాయ గృభాయేతి గృభాయ ఉపశ్వాసయ శ్వాసయ పృథివీం పృథివీముత ఉదద్యాం యాం పురుత్రా పురుత్రాదే పురుత్రేతి పురోత్రా ఏ మనుతాహం మనుతాం విష్ఠితం విష్ఠితం జగత్ విష్ఠితమితి వేస్థితం జగదితి జగత్ సదుందుభే దుందుభే సజూ సజోరింద్రేణ సజోరితి సాజూ ఇంద్రేణ దేవై దేవైర్దూరాత్ దూరాద్దవీయ దవీయో అవసేధ ఏధశత్రోన్ శత్రోనితి శత్రోన్ ఆక్రందయ క్రందయ బలం బలమోజ ఓజోన న ఆధాహ ధాని నిష్టని సమిని దురిత దురిత బాధమాన దురితేది దుహూవిత బాధమాన ఇది బాధమాన అపప్రోథ రోధదందుభే దుందుభే దృక్షణాన్ దృక్షణాగం ఇక ఇక ఇంద్రస్ ఇంద్రస్ ముష్టి ముష్టిరసి అతి వీడయస్వ వీడయస్వేది వీడయస్వ ఆమూ అమూరజ అజ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయేమా ప్రత్యావర్తయేది ప్రత్యావర్తయ ఇమా కేతుమద్ కేతుమద్దుందుభి కేతుమదితి కేతుమద్ దుందుభిర్వావదీతి వావదీతి వావదీతి సమశ్వవర్ణా అశ్వవర్ణా శరంది అశ్వవర్ణాశ్వవర్ణా శరందిన నో నర నరోస్మాకం అస్మాకమింద్ర ఇంద్రరథిన రథినో జయంతు జయంతు జయంతు ఎదక్రంద అక్రంద ప్రథమం ప్రథమం జాయమాన జాయమాన ఉద్యన్ ఉద్యాన్ సముద్రాద్ ఉద్యన్నిత్యుదయన్ సముద్రాదుత ఉతవా పురీషాద్ పురీషాది పురీషాద్ శేనస్ పక్షా పక్షాహరిణస్ హరిణస్ బాహూ బాహూ ఉపస్తుత్యం బాహూరి బాహూ ఉపస్తుత్యం మహి ఉపస్తుత్యమిత్యుపాస్తుత్యం మహి జాతం జాతం దే ఏ అర్వన్ అర్వన్నిత్యర్వన్ యనేన దత్తం దత్తం దృగ తదయేనం ఏనమాయునత్ ఆయునగింద్ర ఇంద్ర ఏనం ఏనం ప్రథమ ప్రథమో అధి అధ్యతిష్టత్ అతిష్టదిత్యతిష్టత్ అంధర్వో అస్య అస్య రశనాం రశనామగర్భాద్ అగర్భాత్ సూరాద్ సూరాదశ్వం అశ్వం వసవ వసవోని నిరతష్ట అతష్టేత్యరష్ట అసి యమ యమో అసి అస్యాదిత్య ఆదిత్యో అర్వన్ అర్వన్నసి అసి త్రిత త్రితో గుహ్యేన గుహ్యేన వ్రతేన వ్రతేనేతి వ్రతేన అసి సోమేన సోమేన సమయా సమయా వివృత్త వివృత్త ఆహుః వివృత్త ఇది వివృత్త ఆహుస్తే ఏ త్రీణి త్రీణి దివి ద్విబంధనాని బంధనానీతి బంధనాని త్రీణి తే ఆహుః ఆహుర్దివి ద్విబంధనాని బంధనాని త్రీణి త్రీణ్యప్సు అప్సు త్రీణి అప్సిత్యపోసు త్రీణ్యంత అంతఃసముద్రే సముద్ర ఇది సముద్రే తదేవ యోమే మే వరుణ వరుణశ్చన్సి ఛన్ అర్వన్ యత్రాతే ఆహు ఆహుః పరమం పరమం జనిత్రం జనిత్రమితి జనిత్రం ఇవాతే దేవాజిన్ ఆజిన్న అవమార్జనాని అవమార్జనానీమా అవమార్జనానీత్యవమార్జనాని ఇమా శఫానా శఫానాగం సనితు సనితుర్నిధానా నిధానేతి నిధానా అత్రాతే తే భద్రా భద్రారశనా రశనా అవశ్యం అవశ్యమృతస్య రతస్యా యా అభిరక్షంతి అభిరక్షంతి గోపా అభిరక్షంతేత్యభిరక్షంతి గోపా ఇది గోపా ఆత్మానం తే మనసా మనసారాద్ ఆరాదజానా అజానామవ అవో దివా దివా పతయంతం పతయంతం పతంగం పతంగమితి పతంగం శిరో అపశ్యం అపశ్యం పథిభిః పథిభిః సుగేభిః పథిభిరితి పథిభిః సుగేభిరేణుభిః సుగేభిరితి సుగేభిః అరేణుభిర్దేహమానం అరేణుభిరిత్యరేణోభిః దేహమానం పతత్రి పతత్రీతి పతత్రి తత్రాతే ఏ రూపం రూపముత్తమం ఉత్తమమపశ్యం ఉత్తమమిత్యుదోత్తమం అపశ్యం జిగీషమానం జిగీషమానమిష ఇష ఆ పదే పదే గోః గోరితి గోః యదాతే హే మర్త మర్తో అను అను భోగం భోగమానజ్ ఆదదాత్ ఆదిత్ ఇద్గ్రసిష్ట గ్రసిష్ట ఓషధీ ఓషధీరజీవ అజీగరిత్యజీవ అనత్వా ద్వారథః రథో అను అనుమర్యః వర్యో అర్వన్ అర్వన్నను అనుగావ గావోను అనుభగః భగః కనీనాం కనీనామితి కనీనాం అనుభ్రాతాసః భ్రాతాసస్తవ తవ సఖ్యం సఖ్యనీయుః ఈజలను అనుదేవాః దేవామవిరే అమిరే వీర్యం వీర్యం తే తహితి తే హిరణ్యశృంగోయః హిరణ్యశృంగరితి హిరణ్యశృంగః అయో అస్య అస్య పాదాః పాద మనోజవాః మనోజవా అవరః మనోజవా ఇతి మనః జవాః అవర ఇంద్రః ఇంద్ర ఆసీత్ ఆసీదిత్యాసీత్ దేవా ఇద్ ఇదస్య అస్య అవిరద్యం అవిరద్యమాయన్ అవిరద్యమితి హరిః అద్యం ఆయనయః యో అర్వంతం అర్వంతం ప్రథమః ప్రథమో అధ్యతిష్ఠత్ అధ్యతిష్ఠదిత్యసి అతిష్ఠత్ ఈర్మాందాసులికమధ్యమాసః ఈర్మాందాస ఇర్మా అందాసః సిలికమధ్యమాసస్థం సిలికమధ్యమాస ఇది సిలికామధ్యమాసః సగుం శూరణాసః శూరణాసో దివ్యాసః దివ్యాసో అద్యాహ అత్యాహ ప్రగుంసా ఇవ ఇవ శ్రేణిశ శ్రేణిషో యతంతే శ్రేణిష ఇది శ్రేణీశ యతంతే యత్ యదాక్షిషు ఆక్షిషుర్దివ్యం దివ్యమజ్వం అజ్వమశ్వాహ అశ్వా ఇత్యశ్వాహ తవ శరీరం శరీరం వదయిష్ణు వదయిష్ణ్వర్వన్ అర్వన్ తవ తవ చిత్తం చిత్తం వాత వాత ఇవ ఇవ ధ్వజీమాన్ ధ్వజీమాని ధ్వజీమాన్ తవ శృంగాని శృంగాని విష్ఠిత విష్ఠితా పురుత్ర విష్ఠితే దివి స్థిత పురుత్రారణ్యేషు పురుత్రేది పురోత్ర అరణ్యేషు జర్భురాణా జర్భురాణా చరంతి చరంతేది చరంతి ఉపప్ర రాగాత్ రాక్షసనం శసనం వాజీ వాజ్యర్వా అర్వా దేవద్రీచా దేవద్రీచా మనసా దేవద్రీచేది దేవాద్రీచా మనసా వీధ్యాన వీధ్యాన ఇది వీధ్యాన అజఃపుర పురో నీయతే నీయతే నాభి నాభిరస్ అస్యాను అను పశ్చాత్ పశ్చాత్కవయ అవయోయంతి ఇంది రేభా రేభా ఇది రేభా ఉపప్ర రాగాత్ రాత్ పరమం పరమం యత్సథస్థం సథస్థమర్వాన్ సథస్థమితి సథాస్థం అర్వాగుం అచ్చ అచ్చాపితరం పితరం మాతరం మాతరం చేతి చ అద్య దేవాన్ దేవాన్ జుష్టతమ జుష్టతమో హి దుష్టతమ ఇది దుష్టాతమ హి గమ్యా గమ్యాథ అథా ఆశాస్తే శాస్తే దాశుషే దాశుషే వార్యాణి వార్యాణీ వార్యాణి మాన నో మిత్ర మిత్రో వరుణ వరుణో అర్యమా అర్యమాయు ఆయురింద్ర ఇంద్రరుభుక్షా రుభుక్షామరు రుభుక్షా ఇుభుక్షా మరుత పరి పరిఖ్యన్ ఖ్యన్విది ఖ్యన్ యద్వాజిన వాజినో దేవజాత సప్తే దేవజాత్యేది దేవజాత సప్తే ప్రవక్ష్యామో విదసే ప్రవక్ష్యామరి ప్రవక్ష్యామ విదసే వీర్యాణి వీర్యాణీతి వీర్యాణి యన్నిర్నిజా నిర్నిజా రేక్నసా నిర్ణిజేతి నిహీనిజా రేక్నసా ప్రావృతస్ దాతిం దాతిం గృహీతాం గృహీతాం ముఖత ముఖతో నయంతి నయంతీతి నయంతి సుప్రాగజ సుప్రాగితి సోప్రాన్ అజో మేమ్యత్ మేమ్యద్ విశ్వరూప విశ్వరూప ఇంద్రాపోష్ణో విశ్వరూప ఇది విశ్వరూప ఇంద్రాపోష్ణో ప్రియం ఇంద్రాపోష్ణోరీంద్రాపోష్ణో ప్రియమపి అత్యేతి ఏతి పాథ పాథ ఇది పాథ ఏషాగ ఛాగ పుర పురో అశ్వేన అశ్వేన వాజినా వాజినా పోష్ణ పోష్ణో భాగ భాగో నీయతే నీయతే విశ్వదేవ్య విశ్వదేవ్యది విశ్వాదేవ్య అభిప్రియంజత్ అభిప్రియమిభిప్రియమ్ యత్పురోడాశం రోడాశమర్వతా అర్వతాష్టా త్వష్టేరేను ఏనగం సౌశ్రవసాయ సౌశ్రవసాయ జిన్వతి జిన్వతీతి జిన్వతి యద్ధవిష్యం అవిష్యం ఋతుష ఋతుషో దేవయానం ఋతుషైత్రిదోష దేవయానం దేవయానమితి దేవయానం నిర్మానుషా మానుషా పరి పర్యశ్వం అశ్వం నయంతి నయంతీతి నయంతి అత్రపోష్ణ ఓష్ణ ప్రథమ ప్రథమో భాగ భాగయేతి ఏతి యజ్ఞం యజ్ఞం దేవేభ్య దేవేభ్య ప్రతివేదయన్ ప్రతివేదయన్ నజ ప్రతివేదయన్ని ప్రతివేదయన్ అజయిత్యజ హోతారాధ్వర్యు అధ్వర్యురావజా ఆవజా అగ్నిమింధ ఆవజా ఇత్యావజా అగ్నిమింధోగ్రావగ్రాభ అగ్నిమింధ్యగ్నింధ గ్రావగ్రాభ ఉత గ్రావగ్రాభ ఇది గ్రావగ్రాభ ఉత షడ్స్థా షడ్స్థా సువిప్ర సువిప్ర ఇసో విప్ర తేన యజ్ఞేన యజ్ఞేన స్వరంగృతేన స్వరంగృతేన స్విష్టేన స్వరంగృతేనేదిసూ అరంగృతేన స్విష్టేన వక్షణా స్విష్టేనేదిసూరిష్టేణ వక్షణా ఆ వృణధ్వం వృణధ్వమిది వృణధ్వం యూపవ్రస్కా ఉద యూపవ్రస్కా ఇది యూపవ్రస్కా ఉదయే ఏ యూపవాహా యూపవాహా శశాలం యూపవాహా ఇది యూపవాహా శశాలం ఏ అశ్వయూపాయ అశ్వయూపాయ రక్షతి అశ్వయూపాయే ద్విశ్వయూపాయ రక్షతీతి రక్షతి ఏ చార్వదే అర్వదే పచనం పచనకం సంభరంతి సంభరంతితో సంభరంతీతి సంభరంతి ఉతో తేషాం ఉతో ఇత్యుతో తేషామభిగోర్తి అభిగోర్తిర్న అభిగోర్తిరిత్యభిగోర్తి నహిన్వతు ఇన్వక్తిహిన్వతు ఉపప్ర ప్రాగాత్ రాత్సుమత్ సుమన్మే సుమదితి సుమత్ మేధావి రథాది మన్మ మన్మ దేవానా దేవానామాశా ఆశా ఉప ఉప వీతపృష్ఠ వీతపృష్ఠ ఇది వీతపృష్ఠ అన్వేనం ఏనం విప్రాహ విప్రాషయ ఋషిరామదంతి మదంతి దేవానా దేవానాం పుష్టే పుష్టే చక్రమ చక్రమా సుబంధు సుబంధుమిది సుబంధు యద్వాజిన వాజినో దామ దామ సందానం సందానమర్వర సందానమితి సందానం అర్వతో యా శీర్షణ్యా శీర్షణ్యా రచనా రచనారజ్జు రజ్జురస్ అస్ ప్రభృతం ప్రభృతమాస్ ప్రభృతమిది ప్రాభృతం ఆస్యే తృణం తృణం సర్వా సర్వాదా తాతే ఏ అపి దేవేషు దేవేష్మస్సు అస్విత్యస్సు యదశ్వస్ అశ్వస్ క్రవిష క్రవిషో మక్షికా మక్షికాశ ఆశయత్ యద్వా వాస్వరౌ స్వరౌ స్వధితౌ స్వధితౌ రిక్తం స్వభితావిస్వాధితౌ రిక్తమస్తి అస్తి యద్ధస్తయో హస్తయో శ్రమితుః శ్రమితుర్యత్ యన్నఖేషు నఖేషు సర్వా సర్వాతా తాతే ఏ అపి దేవేషు దేవేష్మస్సు అస్విద్యస్సు యదూవధ్యం ఊవధ్యముదరస్ ఉదరస్యాపవాతి అపవాతి యః అపవాతీత్యపవాతి య ఆమస్య క్రవిష క్రవిషో గంధ గంధో అస్తి అస్తీత్యస్తి సుకృతాదత్ సుకృతేతి సుకృత తచ్చమిదార శమిదార కృణ్వంతు కృణ్వంతూత ఉత మేధం మేధకం శతపాకం శతపాకం పచంతు శతపాకమితి శతపాకం పచంతితి పచంతు గాత్రాదగ్నా అగ్నినా పచ్యమానాద్ పచ్యమానాదభి అభిశూలం శూలం నిహతస్య నిహతస్యావధావతి నిహతస్యేతి నిహతస్య అవధావతీత్యవధావతి మా తద్భూమ్యా భూమ్యా వా ఆశ్రిషత్ శ్రిషన్మా మా తృణేషు తృణేషు దేవేభ్య దేవేభ్యస్తదుషభ్య ఉషభ్యో రాతం ఉషభ్యవిత్యుషతేభ్య రాతమస్తో అస్త్యస్తో ఏ వాజినం వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం పరిపశ్యంతీతి పరిపశ్యంతి పక్వం ఏ యీ ఈ మాహో ఆహు సురభిః సురభిర్నిః గిరహర హరేతి ఇతీతీతి ఏ చార్భద అర్భతో మాగుంసభిక్షా మాగుంసభిక్షాముపాసతే మాగుంసభిక్షామితి మాగుంసభిక్షా ఉపాసత ఉతో ఉపాసత ఇత్యుపాసతే ఉతో ఏషా ఉతో ఇత్యుతో ఏషామభిగోవృత్తి అభిగోవర్కర్మ అభిగోవర్గరిభిగోర్తి మహిన్వతు ఇన్వత్విజీన్వతు ఎన్నీక్షణం నీక్షణం మాగస్పజన్యా మాగస్పజన్యా ఉఖాయా ఉఖాయా యా పాత్రాణి పాత్రాణి యూష్ణ యూష్ణ ఆసేచనాని ఆసేచనానీత్యాసేచనాని ఊష్మ్యా పిధానా అభిధానా చరుణాం అభిధానేద్యపిధానా చరుణామంకా అంకా సూనా సూనా పరి పరిభూషంతి భూషంత్యశ్వం అశ్వమిత్యశ్వం నిక్రమణం నిషదనం నిక్రమణమిది నిక్రమణం నిషదనం వివర్తనం నిషదనమిది నిషదనం వివర్తనం యత్ వివర్తనమిది వివర్తనం యబడ్బీషం పడ్బీషమర్వద అర్వద ఇత్యర్వద పపౌ పపౌ యత్ ఘాసిం ఘాసిం జఘాస జఘాస సర్వా సర్వాతా తే ఏ అపి అపి దేవేషు దేవేష్స్తు అస్తిత్యస్తు మా స్వాగ్ని అగ్నిర్ధ్వనైత్ ధ్వనైద్ధూమగంధి ధూమగంధిర్మా ధూమగంధిరి ధూమాగంధి మోఖా ఉఖా భ్రాజంతి భ్రాజంత్యభి అభివిక్త రిక్తజగ్భి జగ్భిర్విరగ్భి ఇష్టం వీతం వీతమభిగోవృత్తం అభిగోవృత్తం వశకృతం అభిగోవృత్తమిత్యభిగోవృత్తం వశకృతం తమ్ వశకృతమితి వశకృతం తమ్ దేవాస దేవాస ప్రతి ప్రతిగృహ్ణంతి గృహ్ణంత్యశ్వం అశ్వమిత్యశ్వం యదశ్వాయ అశ్వాయ వాస వాస ఉపస్తృణంతి ఉపస్తృణంతి ధీవాసం ఉపస్తృణంతీత్యుపాస్తృణంతి అధీవాసం యా అధీవాసమిత్యధీవాసం యా హిరణ్యాని హిరణ్యాన్యస్మై అస్మాస్మై సందానమర్వంతం సందానమితి సందానం అర్వంతం పర్దీశం పర్దీశం ప్రియా ప్రియా దేవేషు దేవేష్వా ఆయామయంతి యామయంతీతి యామయంతి యర్తే హే సాదే సాదే మహత మహసా శూకృతస్య శూకృతస్య వార్ష్ణ్యా శూకృతస్యేతి శూకృతస్య వార్ష్ణ్యా వా కషయా అశయా వా తుతోద తుతోదేతి తుతోద సుచేవ ఇవత తా హరిష హరిషో అధ్వరేషు అధ్వరేషు సర్వా సర్వాత తాతే ఏ బ్రహ్మణ బ్రహ్మణ సూదయామి సూదయామీతి సూదయామి చతుస్త్రింశద్వాజిన చతుస్త్రింశతి త్రింశత్ వాజినో దేవబంధో దేవబంధోర్వంక్రీ దేవబంధోరితి దేవాబంధో వంక్రీరశ్వస్య అశ్వస్య స్వధిభిః స్వధిభిః సమ్ స్వధిభిరితి స్వాధిభిః సమేతి ఏదీత్యేతి అక్షిద్రాగాత్రా గాత్రా వజునా వజునా కృణోత కృణోత పరుష్పరుః పరుష్పరురనుభృష్య పరుష్పరురితి పరుహోపరుః అనుభుష్యాది అనుభుష్యేత్యనుభుష్య యశస్త శస్తేతి శస్త ఏకస్మష్టుః పష్పరశ్వస్య అశ్వస్యాదిశస్త్రా విశస్తాద్వా విశస్తేతి విశస్తా ద్వా జంతారా జంతారా భవతః భవతస్తథా తథర్తుః ప్రసురిత్రితుః కాతే ఏ గాత్రాణాం గాత్రాణాం ఋతుథా ఋతుథా కృణోమి ఋతుథేత్యుథా కృణోమి తాతా పిండానాం తాతేతి పిండానాం ప్రజుహోమి జుహోమ్యగ్నౌ అగ్నావిత్యగ్నౌ మా త్వాదపత్ తపత్ప్రియ ప్రియ ఆత్మా ఆత్మాభియంతం అభియంతం మా అభియంతమిత్యభియంతం మా స్వధితిః స్వధితిః తనువ స్వధితిరితి స్వాధిభిః తనువ ఆదిష్టిపత్ తిష్టిపత్తే తైతి తే మాతే తే రుధ్నుః రుధ్నురవిశస్త అవిశస్తాతిహాయ అవిశస్తేత్యవిశస్త అవిహాయ శిద్రా అతిహాయేత్యతిహాయ శిద్రా గాత్రాణి గాత్రాణ్యసిహ అసిధా మిథు మిథూకః కరితిదః నవై వా ఉ ఉవేతత్ ఏతన్మ్రియసే ప్రియసేన నరిష్యసి రిష్యసి దేవాన్ దేవాగుంవిత్ ఇదేషి ఏషి పథిభిః పథిభిః సుగేభిః పథిభిరితి పథిభిః సుగేభిరితి సుగేభిః హరీతే హరీ ఇతి హరీ ఏ యుంజా యుంజా పృషదీ పృషదీ అభూతాం పృషదీ ఇది పృషదీ అభూతాముప ఉపాస్థాద్ అస్థాద్వాజీ వాజీధురి ధురిరాసభస్ రాసభస్ేతి రాసభస్ సుగభ్యం నః సుగభ్యమితి సోగభ్యం నో వాజీ వాజీ స్వశ్వినం స్వశ్వినం పుపుంస స్వశ్వియమితి సో అశ్వియం పుపుంస పుత్రాన్ పుత్రాగుం ఉత ఉత విశ్వాపుషం విశ్వాపుషగం రయిం విశ్వాపుషమితి విశ్వాపుషం రయమితి రయిం అనాఘాస్తున్న అనాఘాస్తమినాఘాహత్వం నో అదితి అదితి కృణోత్ కృణోతు క్షత్రం క్షత్రన్న నో అశ్వ అశ్వో వనతాం వనతాగం హవిష్మాన్ హవిష్మానితి హవిష్మాన్. ఓ చతుర్థకాండే షష్ఠ ప్రశ్న సమాప్తః.